అత తృతీయాష్టక నవమ ప్రశ్న ప్రారంభ. ప్రజాపతిరశ్వమేధమసృజత సోస్మాత్ సృష్టోపాక్రామత్ తమష్టాదశభిరను ప్రాయుంత తమా ఆప్నోత్ తమాప్స్వాష్టాదశభిరవారుంధ నిరష్టాదశిన ఆలభ్యంతే యజ్ఞమేవ తైరాప్త్వా యజమానో వరుంధే సంవత్సరస్య వా ఏషా ప్రతిమా నిరష్టాదశినః ద్వాదశ మాసాః పంచర్తవః సంవత్సరోష్టాదశః యదష్టాదశిన ఆలభ్యంతే సంవత్సరమేవ తైరాప్త్వా యజమానో వరుంధే అగ్నిష్టేన్యాన్ పశూనుపాకరోతి ఇతరేషు రూపేష్వష్టాదశినో జామిత్వాయ నవనవాలభ్యంతే సవేర్యత్వాయ యదారణ్యే సగ్స్థాపయేత్ వ్యవస్యేతాం పితా పుత్రౌ యద్వానః క్రామేయుః విదూరంగ్రామయోర్గ్రామాంతౌ స్యాతాం రక్షీతాః పురుషవ్యాఘ్రాః పరిమోషిణ ఆవ్యాధినేస్తస్కరా అరణ్యేష్వాజాయేరన్ తదాహో అపశవో వా ఏతే యదారణ్యాః యదారణ్యే సగ్స్థాపయేత్ క్షిప్రే యజమానమరణ్యం మృతకం హరేయుః అరణ్యాగతనాహ్యారణ్యా పశవతితి యత్పశూన్నాలభేత అనవరుద్ధా అస్య పశవస్యః యత్పరిజ్ఞికృతానుత్సృజేత్ యజ్ఞవేషసం కుర్యాత్ యత్పశూనాలభతే ఏనైవ పశూనవరుంధే యత్పరిజ్ఞికృతానుత్సృజత్యయజ్ఞవేషసాయ అవరుద్ధా అస్య పశవో భవంతి నయజ్ఞవేషసం భవతి నయజమానమరణ్యం మృతకం హరంతి రామ్యే సగ్స్థాపయతి ఏతే వై పశవః క్షేమో నామ సంపితా పుత్రావవస్యతః సమధ్వానః క్రామంతి సమంతికం గ్రామయోర్గ్రామాంతౌ భవతః నర్క్షీతాః పురుషం వ్యాఘ్రాః పరిమోషిణ ఆవ్యాధినే తస్కరా అరణ్యేష్వాజాయంతే ప్రజాపతిరకామయతోభౌ లోకావరుంధీయేతి సహేతాని భయాన్ పశూన పశ్యత్ గ్రామ్యాగిష్టారణ్యాగిష్ట తానాలభత తైర్వై స ఉభౌ లోకావరుంధ గ్రామ్యైరేవ పశుభిరిమం లోకమవారుంధ ఆరణ్యైరమం యద్గ్రామ్యాన్ పశూనాలభతే ఇమమేవ తైర్లోకమవరుంధే యదారణ్యాన్ అమంతైః అనవరుద్ధో వా ఏతస్య సంవత్సరరిత్యాహుః యదితరితశ్చాతుర్మాస్యాని సంవత్సరం ప్రయుంచయితి ఏతావానై సంవత్సరః యచ్చాతుర్మాస్యాని యదేతే చాతుర్మాస్యాః పశవ ఆలభ్యంతే ప్రత్యక్షమేవ తైః సంవత్సరం యజమానో వరుంధే దివా ఏష ప్రజయా పశుభిరుధ్యతే యస్ సంవత్సరం ప్రయుంక్తే సంవత్సరస్సువర్గో లోకః సువర్గం తు లోకం నాపరాధ్నోతి ప్రజా వై పశవ ఏకాదశినే యదేత ఐకాదశినాః పశవ ఆలభ్యంతే సాక్షాదేవ ప్రజాం పశూన్ యజమానో వరుంధే ప్రజాపతిర్విరాజమసృజత సా దృష్టాశ్వమేధం ప్రావిశత్ తాం దశిభిరను ప్రాయుంక్త తామాప్నోత్ తామాత్వా దశిభిరవారుంధ యద్దశిన ఆలభ్యంతే విరాజమేవ తైరాప్త్వా యజమానో వరుంధే ఏకాదశ దశద ఆలభ్యంతే ఏకాదశాక్షరా త్రిష్టుప్ త్రేష్టుభాః పశవః పశూనేవరుంధే వైశ్వరేవో వా అశ్వః నానాదేవత్యాః పశవో భవంతి అశ్వస్య సర్వత్వాయ నానారూపా భవంతి తస్మాన్నానారూపాః పశవః బహురూపా భవంతి తస్మాద్ బహురూపాః పశవః సమృద్ధ్యై అస్మై వై లోకాయ గ్రామ్యాః పశవ ఆలభ్యంతే అముష్మా ఆరణ్యాః యద్గ్రామ్యాన్ పశూనాలభతే ఇమమేవతైర్లోకమవరుంధే యదారణ్యాన్ అముంతైః ఉభయాన్ పశూనాలభతే గ్రామ్యాగిశ్చారణ్యాగిశ్చ ఉభయోర్లోకయోరవరుద్ధ్యై ఉభయాన్ పశూనాలభతే గ్రామ్యాగిశ్చారణ్యాగిశ్చ ఉభయస్యాన్నాద్యస్యావరుద్ధ్యై ఉభయాన్ పశూనాలభతే గ్రామ్యాగిశ్చారణ్యాగిశ్చ ఉభయేషాం పశూనామవరుద్ధ్యై త్రయస్త్రయో భవంతి త్రయ ఇమే లోకాః ఏషాం లోకానామాప్యై బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాత్ అస్మిన్ లోకే బహవః కామా ఇతి యత్సమానేభ్యో దేవతాభ్యోన్యేన్యే పశవ ఆలభ్యంతే అస్మిన్నేవ తల్లోకే కామాన్ దధాతి తస్మాదస్మిన్ లోకే బహవః కామాః ప్రజానాం ప్రజానాగుం సహవతా జుహోతి ప్యావృతో వై దేవాః ప్యావృత ఇమే లోకాః ఏషాం లోకానామాప్యై ఏషాం లోకానాం కృత్యై పర్యగ్నికృతానారణ్యానుత్సృజంతి హిగుంసాయై వింజంతి బ్రధ్నమిత్యాహ అసౌ వా ఆదిత్యో బ్రధ్నః ఆదిత్యమేవాస్మై జనగ్నే అరుషమిత్యాహ అగ్నిర్వా అరుషః అగ్నిమేవాస్మై జనగ్నే చరంతమిత్యాహ వాయుర్వై చరన్ వాయుమేవాస్మై జనగ్నే పరితస్థుష ఇత్యాహ ఇమే వై లోకాః పరితస్థుషః ఇమానేవాస్మై లోకాన్ యునక్తే రోచంతే రోచనాదివేత్యాహ నక్షత్రాణి వై రోచనాదివే నక్షత్రాణ్యేవాస్మై రోచయతి వింజంజస్య కామ్యేత్యాహ కామానేవాస్మై యునక్తే హరి వివక్షసేత్యాహ ఇమే వై హరి వివక్షసా ఇమే ఏవాస్మై యునక్తే శోరాభిష్ణో నృవాహతేత్యాహ అహోరాత్రే వై నృవాహస అహోరాత్రే ఏవాస్మై జనగ్ని ఏతా ఏవాస్మై దేవతా జనగ్ని సువర్గస్య లోకస్య సమష్ట్యై కేతుం కృణ్వన్న కేతవ ఇతి ధ్వజం ప్రతిముంచతి యశ ఏవై నగుం రాజ్ఞాంగమయతి జీవో తస్యేవ భవతి ప్రతీకమిత్యాహ యథా యజురేవైతత్ ఏతే పంథాన సవిత పూర్వ్యాసయత్యధ్వర్యుర్యజమానం వాచయత్యభిజిత్యై పరావా ఏతస్య యజ్ఞ ఏతి యస్య పశుపాకృతోన్యత్ర వేద్యాయేది ఏతగ్స్తోతరేతేన పథా పునరశ్వమావర్తయాసి నిత్యాః వాయుర్వై స్తోతా వాయుమేవాస్య పరస్తాద్దధాత్యావృత్యై యథా వై హవిషో గృహీతస్య స్కందతి ఏవం వా ఏతదశ్వస్య స్కందతి యదస్యోపాకృతస్య లోమా నిశీయంతే యద్వాలేషు కాచానావయంతి లోమాన్యేవాస్య తత్సంభరంతి భోర్భువస్సు వరితి ప్రాజాపత్యాభిరావయంతి ప్రాజాపత్యో వా అశ్వః స్వయైవైనం దేవతయా సమర్థయంతి భోరితి మహిషే భువ ఇతి వావాతా సువరితి పరివృత్తే ఏషాం లోకానామభిజిత్యై హిరణ్యయా కాచా భవంతి జ్యోతిర్వై హిరణ్యం రాష్ట్రమశ్వమేధః జ్యోతిశ్చైవాస్మై రాష్ట్రం చ సమేచే దధాతి సహస్రం భవంతి సహస్ర సంమితః సువర్గో లోకః సువర్గస్య లోకస్యాభిజిత్యై అపవా ఏతస్మాత్తేజ ఇంద్రియం వశవశ్రేః క్రామంతి యోశ్వమేధేన యజతే వశవస్త్వాంజంతుగాయత్రేణ ఛందసేతి మహిష్యభ్యనక్కి తేజో వా ఆజ్యం తేజో గాయత్రీ తేజసైవాస్మై తేజో వరుంధే రుద్రాస్త్వాంజంతుత్రేష్ఠుభేన ఛందసేతి వావాతా తేజో వా ఆజ్యం ఇంద్రియం దృష్టుభ తేజసైవాస్మా ఇంద్రియమవరుంధే ఆదిత్యాస్త్వాంజంతుజాగతేన ఛందసేతి పరివృత్తి తేజో వా ఆజ్యం పశవో జగతి తేజసైవాస్మై పశూనవరుంధే పత్నయోభ్యంజంతి శ్రియావాతద్రూపం యత్పత్నయః శ్రియమేవాస్మిన్ తద్దధతి నాస్మాత్తేజలింద్రియం పశవ శ్రీరపక్రామంతి లాధీ ఛాతీ యశో మమ ఇత్యతిరిక్తమన్నమశ్వాజోపాహరంతే ప్రజామేవాన్నాదేవా అన్నమత్తైతదన్నమధ్య ప్రజాపదయుత్యాహ ప్రజాయామేవాన్నాద్యం దధతే యదిదామజిఘ్రేత్ అర్భ్యః పశురాసీదిత్యవఘ్రాపయేత్ అవహైవ జిఘ్రతి ఆక్రాలన్ వాజే క్రమేరత్యక్రమే ద్వాజేద్యోస్తే పృష్టం పృథివే సదత్సమిత్యశ్వమనుమంత్రయతే ఏషాం లోకానామభిజిత్యే సమిద్ధో అంజన్ కృతనం మదేనామిత్యశ్వస్యా ప్రియో భవంతి సరోపత్తాయ తేజసా వా ఏష బ్రహ్మవర్చసే నభ్యుధ్యతే యో అశ్వమేధే నగజతే హోతా చ బ్రహ్మా చ బ్రహ్మోద్యం వదతః తేజసా చైవేనం బ్రహ్మవర్చసేన చ సమర్థయతః దక్షిణతో బ్రహ్మా భవతి దక్షిణత ఆయతనో వై బ్రహ్మా బార్హస్పత్యో వై బ్రహ్మా బ్రహ్మవర్చసమేవాస్య దక్షిణతో దధాతి తస్మాద్దక్షిణార్ధో బ్రహ్మవర్చసితర ఉత్తరతో హోతా భవతి ఉత్తరత ఆయతనో వై హోతా ఆగ్నేయో వై హోతా తేజో వా అగ్ని తేజ ఏవాస్యోత్తరతో దధాతి తస్మాదుత్తరోర్ధస్తేజస్వితర యూపమభితో వదత యజమానదేవత్యో వై యూప యజమానమే తేజసా చ బ్రహ్మవర్చసేన చ సమర్థయత జిగ్స్పిదాసే పూర్వచిత్తిరిత్యాహ జోర్గై వృష్టి పూర్వచిత్తిః దివమే వృష్టిమవరుంధే జిగ్స్పిదాసే బృహద్వయ ఇత్యాహ అశ్వో వై బృహద్వయ అశ్వమేవరుంధే జిగ్స్పిదాసేత్పిసంగిలేత్యాహ రాత్రిర్వేపిసంగిలా రాత్రిమేవరుంధే యజ్ఞస్విదాసేత్పిలిప్పిలేత్యాహ శ్రేర్వైపిలిప్పిలా అన్నాద్యమేవరుంధే కస్విదే కాకీ చరతీత్యాహ అసౌ వా ఆదిత్య ఏకాకీ చరతి ఏద ఏవరుంధే కవుస్విజ్జాయతే పునరిత్యాహ చంద్రమావేజాయతే పునః ఆజదేవరుంధే యజ్ఞస్య ధిమస్య భేషజమిత్యాహ అగ్నిర్వేహిమస్య భేషజం బ్రహ్మవర్చసమేవరుంధే యజ్ఞస్విదావపనం మహదిత్యాహ అయం వై లోక ఆవపనం మహత్ అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి పృచ్ఛామి త్వాపరమంతం పృథివ్యా ఇత్యాహ దేదిర్వై పరోంత పృథివ్యా దేతిమేవరుంధే పృచ్ఛామి త్వాభువనస్య నాభిమిత్యాహ యజ్ఞో వై భువనస్య నాభిః యజ్ఞమేవరుంధే పృచ్ఛామి త్వా వృష్ణో అశ్వస్య రేతమిత్యాహ సోమో వై వృష్ణో అశ్వస్య రేతః సోమపీఠమేవరుంధే పృచ్ఛామి వాచః పరమం వ్యోమేత్యాహ బ్రహ్మ వై వాచః పరమం వ్యోమ బ్రహ్మవర్చసమేవరుంధే అపవా ఏతస్మాత్ ప్రాణాక్రామంతి యోశ్వమేధే నగజతే ప్రాణాయ స్వాహ్యానాయ స్వాహేతి సాప్యమాన ఆహుతేర్జుహోతి ప్రాణానేవాస్మిన్ దధాతి నాస్మాత్ ప్రాణా అపక్రామంతి అవంతే స్థావంతే స్వావంతో ప్రియన్వా ప్రియాణా వరిషిష్ఠమాప్యానా ధీనాన్ధిపతిగం హవామహేవ సోమమేత్యాహ అపైవాస్మైతద్ధ్రువతే అథో ధ్రువంతే వైనం అథోన్యేవాస్మైన్ధ్రువతే త్రిపరియంతే త్రయ ఇమే లోకాః ఏభ్య ఏవైనం లోకేభ్యో ధ్రువతే త్రిపునఃపరియంతే షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభిరేవైనం ధ్రువతే అపవా ఏతేభ్య ప్రాణాక్రామంతి ఏ యజ్ఞే ధ్రువనం తన్వతే నవకృత్వః పరియంతి నవమే పురుషే ప్రాణాః ప్రాణానేవాత్మన్ దధతే నైభ్యః ప్రాణా అవక్రామంతి అంబే అంబాల్యం విగతి పత్రీ ఉదానయతి అహ్వతైవైనాం సుభగే కాంపీలవాసినీత్యాహ తవ ఏవైనాముపనయతి స్వర్గే లోకే సంప్రోర్ణ్వాథామిత్యాహ స్వర్గమేవైనాం లోకం గమయతి ఆహమజాని గర్భధమాత్మజాసి గర్భధమిత్యాహ ప్రజా వై పశవో గర్భ ప్రజామేవ పశోనాత్మన్ ధత్తే దేవా వా అశ్వమేధే పవమానే స్వర్గం లోకన్న ప్రాజానన్ తమశ్వ ప్రాజానాద్ యత్సూచీభిరసి పథాన్ కల్పయంతి స్వర్గస్య లోకస్య ప్రజ్ఞాత్యై గాయత్రే తృష్టబ్జగతేత్యాహ యథారజురేవైతత్ త్రయ్యః సూచ్యో భవంతి అజస్మయ్యో రజతా హరిణ్యః అస్య వై లోకస్య రూపమజస్మయ్యః అంతరిక్షస్య రజతాః దివో హరిణ్యః దిశో వా అజస్మయ్యః అవాంతరదిశా రజతాః ఊర్ధ్వా హరిణ్యః దిశ ఏవాస్మై కల్పయతి తస్వాక్షతి కస్వాశాస్తిహాహిగుంసాయై అపవా ఏతస్మాచ్చ్రీరాష్ట్రం క్రామతి ఓష్టమేధే నగజతే ఊర్ధ్వామే నామచ్చ్రయతాదిత్యాః శరీరమై రాష్ట్రమశ్వమేధ స్వయమేవాస్మై రాష్ట్రమూర్ధ్వముచ్చ్రయతి వేణుభారం గిరా వివేత్యాః రాష్ట్రం వై భారః రాష్ట్రమేవాస్మై పర్యోహతి అథాస్యా మధ్యమేధతామిత్యాహ శ్రేరవై రాష్ట్రస్య మధ్యం శ్రియమేవావరుంధే శీతే వాతే పునన్నివేత్యాహ క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే యద్ధరణీయవమత్తేత్యాహ విడ్వైహరిణీ రాష్ట్రంయవః విశంచైవాస్మై రాష్ట్రం చ సమేధీ దధాతి న పుష్టం పశుమన్యతలిక్త్యాః తస్మాద్రాజా పశోన్న పుష్యతి శోద్రాగదర్గజారాన పోషాజధనాగతేత్యాహ తస్మాద్వైశీ పుత్రన్నాభిషించంతే ఇయంజకాశకుంతికేత్యాహ విడ్వైషకుంతికా రాష్ట్రమశ్వమేధ విశంచైవాస్మై రాష్ట్రం చ సమేచే దధాతి ఆహలమితి సర్పతేత్యాహ తస్మాద్రాష్ట్రాయ విశః సర్పంతి ఆహతం గభేపసమిత్యాహ విడ్వే గభః రాష్ట్రం పశః రాష్ట్రమేవ విశ్యాహంతి తస్మాద్రాష్ట్రం విశంఘాతుకం మాతా చ తే పితా చ తమిత్యాహ ఇయం వై మాతా అసౌ పితా ఆభ్యామేవైనం పరిదాతి అగ్రం వృక్షస్య రోహతమిత్యాహ శ్రేర్వై వృక్షస్యాగ్రం శ్రియమేవావరుంధే ప్రసూదామీతి తే పితా గభే ముష్టిమతగం సజలిత్యాహ విడ్వై గభః రాష్ట్రం ముష్టిః రాష్ట్రమేవ విశ్వాహంతి తస్మాద్రాష్ట్రం విశంఘాతుకం అపవా ఏతేభ్యః ప్రాణాః క్రామంతి యే యజ్ఞే పూతం వదంతి హి క్రావిణో అకారిషమితి సురభిమతి వృషం వదంతి ప్రాణా వై సురభయః ప్రాణానేవాత్మన్ దధతే నైభ్యః ప్రాణా అవక్రామంతి ఆపోహిష్టామజోభవైత్యధర్మార్జయంతే ఆపోవీ సర్వా దేవతాః దేవతాభిరేవాత్మానం పవజంతే ప్రజాపతి ప్రజా సృష్ట్వా ప్రేణానుప్రావిశత్ తాభ్యః పునః సంభవితుం నాశక్నోత్ సోబ్రవీత్ రత్నవదిత్సహ యో మేతః పునః సంభరతి తందేవా అశ్వమేధేనైవ సమభరన్ తతో వైత ఆర్ధమన్ యోశ్వమేధేన యజతే ప్రజాపతిమేవ సంభరత్యుర్ధ్నోతి పురుషమాలభతే వైరాజో వై పురుష విరాజమేవాలభతే అథో అన్నం వై విరాట్ అన్నమేవావరుంధే అశ్వమాలభతే ప్రజాపత్యో వా అశ్వ ప్రజాపతిమేవా లభతే అథో శ్రేర్వా ఏకశఫం శ్రియమేవరుంధే ఘామా లభతే యజ్ఞో వైగౌ యజ్ఞమేవాలభతే అథో అన్నం వైగౌ అన్నమేవరుంధే అజావీ ఆలభతే భూమ్నే అథో పుష్టిర్వై భూమా పుష్టిమేవరుంధే పర్యగ్నికృతం పురుషం చారణ్యాగస్తోత్సృజంతి హింసాయై ఉభౌ వా ఏతౌ పశూ ఆలభ్యేతే యశ్చాపమాయశ్చ పరమః హే శోభజే యజ్ఞే బద్ధాః అభీష్టా అభిప్రీతాః అభిజితా అభిహుతా భవంతి నైనందాం క్షవః పశవో యజ్ఞే బద్ధాః అభీష్టా అభిప్రీతాః అభిజితా అభిహుతా హింసంతి యోశ్వమేధేన యజతే యగుచైనమేవం వేద ప్రథమేన వా ఏష స్తోమేన రాధ్వా చతుష్టోమేన కృతేనాయానాముత్తరే హన్ ఏకపిపుంసే ప్రతిష్టాయాం ప్రతిష్ఠతి ఏకపిపుంసాత్ ప్రతిష్టాయా ఋతోనం వారోహతి ఋతవో మే పృష్టాని ఋతవః సంవత్సర ఋతుష్వేవ సంవత్సరే ప్రతిష్టాయ దేవత అభ్యారోహతి సక్పరయ పృష్టం భవంత్యన్యదం యచ్ఛందః అన్యేన్యేవా ఏతే పశవ ఆలభ్యంతే ఉదేవ గ్రామ్యాః ఉదేవారణ్యాః అహరేవ రూపేణ సమర్థయతి అథో అన్నదేవైష బలిర్హ్రియతే తదాహుః అపశవో వా ఏతే యజావయశ్చారణ్యాశ్చ ఏతే వై సర్వే పశవః యద్గవ్యాది గవ్యాన్ పశూనుత్తమే హన్నాలభతే తేనైవోభయాన్ పశూనవరుంధే రాజాపత్యా భవంతి అనభిజితస్యాభిజిత్యై సౌరేర్నవ శ్వేతాపశానుబంధ్యా భవంతి అంతతదేవ బ్రహ్మవర్చసమవరుంధే సోమాజస్వరాజ్ఞేనో వాహావనడ్వాహా విజిద్వందినః పశూనాలభతే అహోరాత్రాణామభిజిత్యై పశుభిర్వా ఏష వ్యర్థ్యతే యోశ్వమేధేన యజతే సకలం కల్మాశంకి దీనిం విదీగజమితి త్వాష్ట్రాన్ పశూనాలభతే పశుభిరేవాత్మానగం సమర్థయతి ఋతుభిర్వా ఏష వ్యర్థ్యతే యోశ్వమేధేన యజతే విషంగాస్త్రయో వా సంతా ఇత్యృతు పశూనాలభతే ఋతుభిరేవాత్మానగం సమర్థయతి ఆవా ఏష పశుభ్యో విష్యతే యోశ్వమేధేన యజతే పర్యగ్నికృతా ఉత్సృజంజనాభ్రస్కాయ ప్రజాపతిరకామయత మహానం నాగస్యామితి సజేతాపశ్వమేధే మహిమానామపశ్యత్ ఆవగృహీత తతో వై స మహానం నాదోభవత్ యః కామయేత మహానం నాగస్యామితి సజేతాపశ్వమేధే మహిమానో గృహీత మహానేవాన్నాదోభవతి యజమానదేవత్యా వై వపా రాజా మహిమా యద్వపాం మహిమ్నో భయతః పరిగజతి యజమానమేవ రాజ్యేనో భయతః పరిగృహ్ణాతి పురస్తాత్ స్వాహాకారా వా అన్యే దేవాః ఉపరిష్టాత్ స్వాహాకారా అన్యే దేవా ఏతేష్వ ఏవమేధ్య ఉభజే వరుధ్యంతే యద్వపాం మహిమ్నో భజతః పరిగజతి తానేవో భజాన్ ప్రీణాతి వైశ్వదేవో వా అశ్వః తయ్యప్రాజాపత్యం కుర్యాత్ యా దేవతా అవిభాగాః తాభాగధేజేన అభ్యర్థయేత్ దేవతాభ్యః సమదం దధ్యాత్ ఏకాం దగ్గుష్ట్రాభ్యాం మండోకాం జంభేభిరితి ఆజ్యమవదానం కృత్వా ప్రతిసంఖ్యాయమాహుతేర్జుహోతి యా ఏవ దేవతా అవిభాగాః తాభాగభేదేన సమర్థయతి న దేవతాభ్యః సమదం దధాతి చతుర్దశైతానను వాకాం జుహోత్యనంతరిత్యై ప్రయాసాయ స్వాహేతి పంచదశం పంచదశ వా అర్ధమాసస్య వాత్రయః అర్ధమాసశ సంవత్సర ఆప్యతే దేవాసురా సంయత్తాసన్ తే బ్రువన్నగ్రయశిష్టకృత అశ్వస్య మేభ్యస్య వయముద్ధారముద్ధరామహై అథైతానభిభవామేతి తే లోహితముదహరంత తతో దేవా అభవన్ పరాసురా యశిష్టగ్రో లోహితం జుహో జిభ్రాతృవ్యాభిభోక్త్యై భవత్యాత్మనా పరాస్య భ్రాతృభుజో భవతి గో మృగకంఠేన ప్రథమా మాహుతిం జుహోతి పశవో వేగో మృగ రుద్రోగ్నిశిష్టకృత్ రుద్రాదేవ పశూనంతర్దధాతి అథోజత్రేషాహుతిర్భోజతే తదత్ర రుద్ర పశూనభిమన్యతే అశ్వశేన ద్వితీయామాహుతిం జుహోతి పశవో వా ఏకశభం రుద్రోగ్నిశిష్టకృత్ రుద్రాదేవ పశూనంతర్దధాతి అథోజత్రేషాహుతిర్భోజతే తత్ర రుద్ర పశూనభిమన్యతే అయస్మలేన కమండలు నా తృతీయా ఆహుతిం జుహోత్యాగాస్యో వై ప్రజా రుద్రోగ్నిశిష్టకృత్ రుద్రాదేవ ప్రజా అంతర్దధాతి అథోజత్రేషాహుతిర్భూయతే నత్ర రుద్ర ప్రజా అభిమన్యతే అశ్వస్య వా ఆలబ్ధస్య మేధ ఉదక్రామత్ తదశ్వస్తోమీజమభవత్ యదశ్వస్తోమీజం జుహోతి సమేధమేవైనమాలభతే ఆజ్యేన జుహోతి మేధో వా ఆజ్యం మేధోశ్వస్తోమీజం మేధే నైవాస్మిన్ మేధం దధాతి క్షత్రికం శతం జుహోతి క్షత్రికం శతక్షమా బృహతి బార్హతా పశవ సా పశూనాం మాత్రా పశూనేవ మాత్రజా సమర్థయతి తాజద్భోజసేర్వాకమీజసేర్వాజుభుజాత్ పశూన్మాత్రజా వ్యర్థయేత్ క్షత్రికం శతం జుహోతి క్షత్రికం శతక్షరా బృహతి బార్హతా పశవ సా పశూనాం మాత్రా పశూనేవ మాత్రజా సమర్థయతి అశ్వస్తోమీజకం భర్తా ద్వితరాజుహోతి ద్వితాద్వై పురుషోద్విప్రతిష్ట తదేనం ప్రతిష్టయా సమర్థయతి తదాహు అశ్వస్తోమీజం పూర్వకం హోతవ్యా అశ్వో వా అశ్వస్తోమీయం పురుషోద్విపదాహ అశ్వస్తోమీయకం హ్వాద్విపదా జుహోతి తస్మాద్విపాచతుష్పాదమత్తి అథో ద్విపద్యేవ చతుష్పద ప్రతిష్టాపయతి ద్విపదా హుత్వా నాన్యాముత్తరామాహుతిం జుహుజాత్ యదన్యాముత్తరామాహుతిం జుహుజాత్ ప్రతిష్టాయాశ్చరేత ద్విపదా అంతతో జుహోతి ప్రతిష్ఠిత్యై ప్రజాపతిరశ్వమేధమసృజత సోస్మాత్సృష్టోపాక్రామత్ కంయజ్ఞక్రతుభిరన్వేక్షత్ కంయజ్ఞక్రతుభిర్నాన్వవిందత్ తమిష్టిభిరన్వేక్షత్ తమిష్టిభిరన్వవిందత్ తదిష్టేనామిష్టిత్వాం యత్సంవత్సరమిష్టిభిర్యజతే అశ్వమేవ తదన్విచ్ఛతి సావిత్రియో భవంతి ఇయం వై సవితా యో వా అస్యాన్నస్య దియో నిలయతే అస్యాం వావతం విందంతి నవా ఇవాంగష్టనేత్యాహుః తరియంగార్ధోత్యేతుమర్హతీతి యత్సావిత్రియో భవంతి సవితృప్రసూత ఏవైనమిచ్ఛతి ఈశ్వరో వా అశ్వప్రముగ్ధ పరాం పరావతం గంతోః యత్ సాయం ధృతేర్జుహోతి అశ్వస్య యత్తే ధృత్యై యత్ప్రాతరిష్టిభిర్యజతే అశ్వమేవ తదన్విచ్ఛతి యత్ సాయం ధృతేర్జుహోతి అశ్వస్యైవ యత్తే ధృత్యై తస్మాత్ సాయం ప్రజాః క్షేమ్యా భవంతి యత్ప్రాతరిష్టిభిర్యజతే అశ్వమేవ తదన్విచ్ఛతి తస్మాద్దివానష్టైషయేతి యత్ప్రాతరిష్టిభిర్యజతే సాయం ధృతేర్జుహోతి అహోరాత్రాభ్యామేవైనమన్విచ్ఛతి అథో అహోరాత్రాభ్యామేవాస్మై యోగక్షేమం కల్పయతి అభవా ఏతస్మాచ్చ్రీరాష్ట్రం గ్రామతి యోస్వమేధే నగజతే బ్రాహ్మణౌ వీణాగాచినౌ గాయత శ్రియావా ఏతద్రూపం యద్వీణా శ్రియమేదాస్మిన్ తద్ధత్త యదాఖలు వే పురుషశ్రియమశ్యుతే వీణాస్మై వాద్యతే తదాహుః యదుభౌ బ్రాహ్మణౌ గాయేత ప్రభ్రతం శుకాస్మాచ్చ్రీ స్యాత్ నవై బ్రాహ్మణే శ్రీరమత ఇతి బ్రాహ్మణాన్యో గాయేత్ రాజన్యాన్యః బ్రహ్మ వై బ్రాహ్మణః క్షత్రగం రాజన్యః తథాహాస్య బ్రహ్మణా చ క్షత్రేణ చ భజత శ్రీ పరిగృహీతా భవతి తదాహుః యదుభౌ దివా గాయేతాం అపాస్మాద్రాష్ట్రం రామేత్ నవై బ్రాహ్మణే రాష్ట్రకం రమత ఇతి యదా ఖలు వై రాజా కామయతే అథ బ్రాహ్మణం జినాతి దివా బ్రాహ్మణో గాయేత్ నక్తకం రాజన్యః బ్రహ్మణో వై రూపమః క్షత్రస్య రాత్రిః తథాహాస్య బ్రహ్మణా చ క్షత్రేణ చోభజతో రాష్ట్రం పరిగృహీతం భవతి ఇత్యజసాపజగితి బ్రాహ్మణో గాయేత్ ఇష్టాపూర్తం వై బ్రాహ్మణస్య ఇష్టాపూర్తేనైవై నగుంసమర్థయతి ఇత్యజినాయుధ్యథాముగుంసంగ్రామమహన్నితి రాజన్యః యుద్ధం వై రాజన్యస్య యుద్ధేనైవై నగుంససమర్థయతి అగ్రత్వా వా ఏతస్యర్తవ ఇత్యాహుః యోశ్వమేధేన గజత ఇది తిస్రాన్యో గాయతి తిస్రాన్యః షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతో నేవాస్మై కల్పయతః తాభ్యాగం షడ్గ్రస్థాయాం అనోయుక్తే చ శతే చ దదాతి సతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేదేంద్రియే ప్రతిష్టతి సహృదేషు వా ఏషు లోకేషు మృత్యవోన్వాజత్తాహుతేర్ణజుభుజాత్ లోకే లోకజైనం మృత్యరుపిందేత్ మృత్యవే స్వాహ మృత్యవే స్వాహేత్యభిపూర్వబాహుతేర్జుహోతి లోకాల్లోకాదేవ మృత్యుమవయజతే నైనం లోకే లోకే మృత్యురుపిందతి యదముష్మై స్వాహముష్మై స్వాహే దిజుఃపత్సంచక్షీత సహం మృత్యుమమిత్రం కురువేత మృత్యవే స్వాహేత్యేకస్మాత్ ఏకో వా అముష్మిల్లోకే మృత్యు అశనయా మృత్యువేవా తమేవాముష్మిల్లోకే వయజతే భ్రూణహత్యాయై స్వాహేత్యవభృత ఆహుతిం జుహోతి భ్రూణహత్యామేవాజతే తదాహుః యద్భ్రూణహత్యా పాత్ర్యథ తస్మాద్యజ్ఞే విక్రియత ఇది అమృత్యుర్వా అన్యా భ్రూణహత్యాయా ఇత్యాహుః భ్రూణహత్యా వామ మృత్యురితి యద్భ్రూణహత్యాయై స్వాహేత్యవభృత ఆహుతిం జుహోతి మృత్యుమేవాహుత్యాదర్పయత్వా పరిపాణం కృత్వా భ్రూణఘ్నే భేషజం కరోతి ఏతాగం హవైమండిభ ఔదండ్యవః భ్రూణహత్యాయై ప్రాయశ్చిత్యం విదాంచకార యోహాస్యాపి ప్రజాయాం బ్రాహ్మణగుం హంతి సర్వస్మై తస్మై భేషజం కరోతి జుంబకాయ స్వాహేత్యవభృత ఉత్తమామాహుతిం జుహోతి వరుణో వై జుంబకః అంతత ఏవ వరుణమవయజతే ఖరతేర్విక్లిశస్య శుక్లస్య పింగాక్షస్య మూర్ధం జుహోతి ఏతద్వై వరుణస్య రూపం రూపేణైవ వరుణమవయజతే వారుణో వా అశ్వః తం దేవతయా వ్యర్థయతి యత్ప్రాజాపత్యం కరోతి నమో రాజ్ఞే నమో వరుణాయేత్యాహ వారుణో వా అశ్వః స్వయైవైనం దేవతయా సమర్థయతి నమోష్మ ప్రజాపతయ్యాహ రాజాపత్యో వా అశ్వః స్వయైవైనం దేవతయా సమర్థయతి నమోధిపతయ్యాహ ధర్మో వా అధిపతి ధర్మమేవా వరుంధే అధిపతిరస్యధిపతి మా కుర్వధిపతిరహం ప్రజానాం భూయా సమిత్యాహ అధిపతిమే వైనగుం సమానానాం కరోతి మాం దేహి మగిధేహేత్యాహ ఆశిషమే వేతమాశాస్తే ఉపాకృతాయ స్వాహేత్యుపాకృతే జుహోతి ఆలబ్ధాయ స్వాహేతి నియుక్తే జుహోతి కృతాయ స్వాహేతి హుతే జుహోతి ఏషాం లోకానామభిజిత్యై ప్రవా ఏష ఏభ్యో లోకేభ్యశ్చమతే యోస్వమేధే నగజతే ఆగ్నేయమైంద్రాగ్నమాశ్వితం తాన్ వసో నారభతే ప్రతిష్ఠిత్యై యదాగ్నేయో భవతి అగ్నిస్సర్వా దేవతాః దేవతా ఏవావరుంధే బ్రహ్మవా అగ్నిః క్షత్రమింద్రః యదేంద్రాగ్నో భవతి బ్రహ్మక్షత్రే ఏవావరుంధే యదాశ్వినో భవతి ఆశిషామవరుధ్యై త్రయో భవంతి త్రయ ఇమే లోకాః ఏష్వేవ లోకేషు ప్రతిష్టతి అగ్నయే గుంభోము చేష్టాకపాల ఇది దశ విషమిష్టి నిర్వపది దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే అగ్నేర్మన్వే ప్రథమస్ ప్రచేతస ఇది యాజ్యానుభాగ్యా భవంతి సర్వత్వాయ యజ్ఞశ్రమపతపద్భిందేత్ ఆగ్నేయమష్టాకపాలం నిర్భవేత్ సౌమ్యం జలం సావిత్రమష్టాకపాలం యదాగ్నేయో భవతి అగ్నిః సర్వా దేవతాః దేవతాభిరేవైనం భిషజ్యతి యత్ సౌమ్యో భవతి సోమో వా ఓషధీనాగుం రాజా యాభ్యదేవైనం విందతి తాభిరేవైనం భిషజ్యతి యత్ సావిత్రో భవతి సవితృప్రసూత ఏవైనం భిషజ్యతి ఏతాభిరేవైనం దేవతాభిర్భిషజ్యతి అగదోహైవ భవతి ఓష్ణం చరుం నిర్వపేత్ యతి శ్రవణ స్యాత్ ఊషా వై శ్రావణ్యస్య భిషజ స ఏవైనం భిషజ్యతి అశ్రవణాహైవ భవతి రౌద్రం చరుం నిర్వపేత్ యతి మహతి దేవతాభిమన్యేత ఏతద్దేవత్యో వా అశ్వః స్వయైవైనం దేవతయా భిషజ్యతి అగదోహైవ భవతి వైశ్వానరం ద్వాదశకపాలం నిర్వపే మృగాఖరే గచ్చిదాగచ్చేత్ ఇయం వా అగ్నిర్వైశ్వానర ఇయమేవైనమర్చిభ్యాం పరిరోధమానయతి ఆహైవ సత్యమహర్గచ్చతి యద్యధీయాత్ అగ్నిజేగం హోమచేష్టాకపాల శౌర్యం వయ వాజవ్య ఆజ్యభాగ యజమానో వా అశ్వ అగుంహసా వా ఏష గృహీత యశ్వమేధాయ ప్రోక్షితోధ్యేతి యదగుం హోముచే నిర్వపతి అగుంహస ఏవ తేన ముచ్యతే యజమానో వా అశ్వ రేతసా వా ఏష వ్యర్థ్యతే యశ్వమేధాయ ప్రోక్షితోధ్యేతి శౌర్యగుం రేత యత్ శౌర్యం వజో భవతి రేతసైవైనగుం స సమర్థయతి యజమానో వా అశ్వ గర్భైర్వా ఏష వ్యర్థ్యతే యశ్వమేధాయ ప్రోక్షితోధ్యేతి వాయవ్యాగర్భాః యద్వాయవ్య ఆజ్యభాగో భవతి గర్భైరేవైనగుం స సమర్థయతి అథో యస్యైషాశ్వమేధే ప్రాయశ్చిత్తిః క్రియతే విశ్వావసీజాన్ భవతి తదాహో ద్వాదశ బ్రహ్మోదనాన్ సగ్గచ్చితే నిర్వపేత్ ద్వాదశభిర్వేష్టిభిర్యజేతేతి యతిష్టిభిర్యజేత ఉపనామకలేన యజ్ఞ స్యాత్ పాపీ యాదుస్తు స్యాత్ ఆప్తాని వా ఏతస్య ఛందాకంసి య ఈజాన తాని కలేతావదాశు పునః ప్రయంజీతేతి సర్వా వై సగ్గస్థితే యజ్ఞే వాగాప్యతే సాప్తా భవతి జాతజామ్ని క్రూరీకృతే బహిభవత్యనుష్కృతా సాన పునః ప్రయుజ్యేత్యాహో ద్వాదశైవ బ్రహ్మోదనాన్ సగ్గస్థితే నిర్వపేత్ ప్రజాపతిర్వా ఓదనః యజ్ఞః ప్రజాపతిః ఉపనామకజేన యజ్ఞో భవతి న పాపీజాన్ భవతి ద్వాదశ భవంతి ద్వాదశమాసంవత్సర సంవత్సర ఏ ప్రతిష్టతి ఏష వై విభోర్నామ యజ్ఞ సర్వం హవేతత్ర విభుభవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై ప్రభోర్నామ యజ్ఞ సర్వం హవేతత్ర ప్రభుభవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వా ఊర్జస్వాన్నామ యజ్ఞ సర్వం హవేతత్రోర్జస్వద్భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై పయస్వాన్నామ యజ్ఞ సర్వం హవేదత్ర పయస్వద్భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై విధృతో నామ యజ్ఞ సర్వం హవేదత్ర విధృతం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై వ్యావృత్తో నామ యజ్ఞ సర్వం హవేదత్ర వ్యావృత్తం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై ప్రతిష్ఠితో నామ యజ్ఞ సర్వం హవేతత్ర ప్రతిష్ఠితం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై తేజస్వీ నామ యజ్ఞ సర్వం హవేతత్ర తేజస్వి భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై బ్రహ్మవర్చసీ నామ యజ్ఞ ఆహవేతత్ర బ్రాహ్మణ బ్రహ్మవర్చసీ జాయతే యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వాదివ్యాధీ నామ యజ్ఞ ఆహవేదత్ర రాజంజ్యోదివ్యాధీ జాయతే యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై దీర్ఘో నామ యజ్ఞ దీర్ఘాయుషో హవేదత్ర మనుష్యా భవంతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై క్లుప్తో నామ యజ్ఞ కల్పతే హవేదత్ర ప్రజాభ్యో యోగక్షేమ యత్రైతేన యజ్ఞేన యజంతే తార్పేణాశ్వంసాం వ్యపజంతి యజ్ఞో వై తార్ప్యం యజ్ఞేనైవై నగం సమర్థయంతి యామేన సామ్నా ప్రస్తోతానోపతిష్ఠతే యమలోకమేవైనంగమయతి తార్పే చ కృత్యధీవాసే చాశ్వంసాం వ్యపజంతి ఏతద్వై పశూనాగం రూపాం రూపేణైవ పశూనవరుంధే హిరణ్యకశిపువతి శ్రేదసోపరుధ్యై రుక్మో భవతి సువర్గస్ లోకస్యానుక్షాత్యై అశ్వో భవతి ప్రజాపతేరాప్యై అస్య వై లోకస్య రూపం తార్ప్యం అంతరిక్షస్య కృత్యధీ వాస దివో హిరణ్యకశిపో ఆదిత్యస్య రుక్మః ప్రజాపతేరశ్వః ఇమమేవ లోకం తార్ప్యేణాత్నోతి అంతరిక్షం కృత్యధీ వాసేన ఇవగం హిరణ్యకశిపునా ఆదిత్యగం రుక్మేణ అశ్వేనైవ మేధ్యేన ప్రజాపతే సాయుధ్యగం సలోకతామాప్నోతి ఏతాసామేవ దేవతానాగం సాయుధ్యం సార్షిరాగం సమానలోకతామాప్నోతి యాశ్వమేధేన యజతే యౌచైనమేవం వేద ఆదిత్యాశ్చాంగిరసశ్చ సువర్గే లోకే స్పర్ధంత తేంగిరస ఆదిత్యేభ్యః అవమాదిత్యమశ్వగ్గశ్వేతం భూతం దక్షిణామనయన్ తే బ్రువన్ యన్నానేష్ట సవర్య భోదితి తస్మాదశ్వకం సవర్గేత్యాహ్వయంతి తస్మాద్యజ్ఞే వరోదీయతే యత్ ప్రజాపతిరాలబ్ధోశ్వోభవత్ తస్మాదశ్వో నామ యశ్వయరురాసీనేత్ తస్మాదర్భా నామ యత్సద్యో వాజాన్ సమజయత్ తస్మాద్వాజీ నామ యదసురాణాం లోకానాదత్త తస్మాదాదిత్యో నామ అగ్నిర్వా అశ్వమేధస్య యోనిరాగతనం సోర్గోగ్నేర్యోనిరాగతనం యదశ్వమేధేగ్నౌ చిత్య ఉత్తర వేదిముపవపది యోనిమంతమేవైనమాయతనవంతం కరోతి యోనిమానాయతనవాన్ భవతి యేవం వేద ప్రాణాపానౌ వా ఏతౌ దేవానాం యదర్కాశ్వమేధౌ ప్రాణాపానావేవావరుంధే ఓజోఫలం వా ఏతౌ దేవానాం యదర్కాశ్వమేధౌ ఓజోఫలమేవావరుంధే అగ్నిర్వా అశ్వమేధస్య యోనిరాయతనం సోర్యోగ్నేర్జ్యోతిరాజతనం యతశ్వమేధేగ్నౌ చిత్యముత్తరవేదిం చినోతి తావర్తాశ్వమేధౌ అర్కాశ్వమేధా దేవావరుంధే అథో అర్కాశ్వమేధయో రేవ ప్రతిష్టతి ప్రజాపతిం వై రేవా పితరం వశంభూతం మేధాజాలభంత తమాలభ్యోపాపసన్ రాజరజ్యష్టాత్మహితి ఏకం వా ఏతద్దేవానామసంవత్సర తస్మాదశ్వపురస్తాత్సంవత్సర ఆలభ్యతే ప్రజాపతిరాలబ్ధోశ్వభవత్ తస్మాదశ్వ యత్సాద్యో మేధోభవత్ తస్మాదశ్వమేధ వేదతోశ్వమాశంభవతి యేవం వేద యేతత్ ప్రజాపతిరాలబ్ధోశ్వభవత్ తస్మాదశ్వ ప్రజాపతే పశూనామనరోపతమ ఆస్య పుత్ర ప్రతిరూపో జాయతే య ఏవం వేద సర్వాణి భూతాని సంభృత్యాలభతే స్వేనం దేవాస్తేజసే బ్రహ్మవర్చసాయ భరంతి యోస్వమేధేన యజతే యవుచైనమేవం వేద ఏతద్వైతద్దేవా ఏతాన్ దేవతాం పశుంభూతం మేధాజాలభంత యజ్ఞమేవ యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః కామప్రయజ్ఞమకుర్వత హే మృతత్వమకామయంత హే మృతత్వమగచ్చన్ యోస్వమేధేన యజతే దేవానామేవాజనేనైతి రాజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మానమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పునస్తాత్ ప్రజాపత్యవృషభంతో పరం బహులోపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ చైనాప్నోతి సర్వం జయతి యోస్వమేధేన జగతే యౌసైనమేవం వేద యో వా అశ్వస్య మేధ్యస్య లోమనీ వేద అశ్వస్యైవ మేధ్యస్య లోమల్లోమం జుహోతి అహోరాత్రే వా అశ్వస్య మేధ్యస్య లోమనీ యత్సాయం ప్రాతర్జుహోతి అశ్వస్యైవ మేధ్యస్య లోమల్లోమం జుహోతి ఏతదనుమృతిహస్మవే పురా అశ్వస్య మేధ్యస్య లోమల్లోమం జుక్పతి యో వా అశ్వస్య మేధ్యస్య పదే వేద అశ్వస్యైవ మేధ్యస్య పదే పదే జుహోతి దర్శపూర్ణమాసౌ వా అశ్వస్య మేధ్యస్య పదే యద్దర్శపూర్ణమాసౌ జజతే అశ్వస్యైవ మేధ్యస్య పదే పదే జుహోతి ఏతదనుకృతిహస్మవే పురా అశ్వస్య మేధ్యస్య పదే పదే జుహ్వతి యో వా అశ్వస్య మేధ్యస్య వివర్తనం వేద అశ్వస్యైవ మేధ్యస్య వివర్తనే వివర్తనే జుహోతి అసౌ వా ఆదిత్యోశ్వః స ఆహవనీయమాగచ్చతి తద్వివర్తతే యదగ్నిహోత్రం జుహోతి అశ్వస్యైవ మేధ్యస్య వివర్తనే వివర్తనే జుహోతి ఏతదనుకృతిహస్మవై పురా అశ్వస్య మేధ్యస్య వివర్తనే వివర్తనే జుహ్వతి హరిః ఓం ఇతి తృతీయాష్టక నవమ ప్రశ్న సమాప్తః